23 సత్తా సామాన్య స్థితి. సమాధిలో నుంచి బయటకు వచ్చినా మళ్లీ త్వరగా సమాధిలోకి వెళ్లిపోతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి నెలకి, మరోసారి సంవత్సరానికి, మరోసారి ఒకటి రెండు రోజులకి, మరోసారి అనేక సంవత్సరాలకి ఆయన సమాధిలో నుంచి బయటకు వస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఆపై భూమిక అందింది చిత్సామాన్య చిరాభ్యాసాత్ సత్తా సామాన్యమేత్య సహ దృశ్యస్మింశ్చిత్ర రవివత్ నాస్తమాయ నచోదయం. సర్గ 54 శ్లోకం 92. నేను అధిష్ఠాన చైతన్య స్వరూపుడి అని చిరకాలం అభ్యాసం చేయటం వల్ల ఆయన సత్తా సామాన్య స్థితిని అందుకున్నాడు. అందుచేత ఆయన ఉదయాస్తమయాలు లేని బొమ్మ సూర్యుడిలాగా ప్రకాశించాడు. అంటే ఆయన సమాధిలో ఉన్నా వెలుపలకు వచ్చినా ఒకే రకమైన స్థితిలో ఉండిపోయాడు. ఇదే యోగ సప్తమ భూమిక. ఉద్దాలక మహర్షి ఆ భూమికలో స్థిరంగా ఉండిపోయాడు. వశిష్ఠ మహర్షి కథాకథన వేగాన్ని ఆపి ఇక్కడ శ్రీరాముడు ఒక ప్రశ్న వేశాడు. శ్రీరాముడు, గురుదేవ, ఉద్దాలక సమాధి స్థితిని వర్ణిస్తూ మీరు సత్తా సామాన్య స్థితి అని 2 సార్లు అన్నారు. సత్తా సామాన్యం అంటే ఏమిటి? ఆయసర్ 71. వశిష్ఠుడు, రామ, ఈ పదానికి 4 రకాల వివరణ ఉంది. జీవుల బుద్ధి వృత్తులన్నింటిలోనూ ప్రతిబింబ చైతన్యం ఉంది కదా, అది ఉండబట్టే కదా జీవులు దృశ్య విషయాలను గ్రహిస్తున్నారు. తత్వ విచారణబలంచేత సకల దృశ్యాలు బాధింపబడినాయి అనుకో. బాధింపబడటం అంటే వాటి ఉనికికి కారణమైన అజ్ఞానంతో సహా అవి లేనివే అయిపోవటం. అలాంటి స్థితి కలిగిన జీవుడి యొక్క బుద్ధిలో ప్రతిబింబించిన చైతన్యం ఏమైపోతుంది? దానికి ఆధారంగా ఉండదగిన చిత్త వృత్తులుగాని, ఆ వృత్తులకు ఆధారమైన దృశ్య పదార్థాలుగాని ఇప్పుడు లేనే లేవు గనుక ఆ ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యంలో కలిసిపోతుంది. బింబ చైతన్యం అంటే సాధకుడి యొక్క స్వస్వరూపమే కనుక అప్పుడు అలాంటి దశలో బింబ చైతన్యానికి ఈ స్వరూపం సిద్ధిస్తుందో అదే సత్తా సామాన్యము. 2, దీనినే మరో రకంగా చెప్పవచ్చు. వివేకం కలిగిన చిత్తం సత్యాసత్య విచారణ ప్రారంభించి ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని పరిశీలన కోసం స్వీకరించి ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని నిషేధించి పక్కన పారేస్తూ వచ్చిందనుకో, చివరికి ఇంకా ఏమీ మిగులుతుంది? అఖండ చైతన్యం ఒక్కటే మిగలాలి. ఆ దశలో ఈ నిషేధ ప్రక్రియను కొనసాగించే చిత్తం ఏమవుతుంది? అది ఆ అఖండ చైతన్యం యొక్క ఆకారాన్ని పొందవలసిందే, మరో దారి లేదు. ఆ స్థితి పేరే సత్తా సామాన్యం. 3, దీనినే మరో రకంగా కూడా చెప్పవచ్చు. ఈ దృశ్య ప్రపంచానికి మూలకారణమైన పంచభూతాలు ఉన్నాయి కదా, లోకజీవులందరికీ అవి పంచభూతాలుగానే కనిపిస్తున్నాయి. సముద్రపు ఒడ్డున వెండి ముద్దలు కనిపించినట్లుగా, అంటే అవి తమ స్వస్వరూపంతో కనిపించటం లేదు, మిథ్యారూపంతో కనిపిస్తున్నాయి. అలా కాక సముద్రపు ఒడ్డున ఆలుచిప్పలు కనిపించినట్లుగా ఈ పంచభూతాలు కూడా తమ యొక్క పారమార్థిక రూపంతో భాసించటం మొదలుపెట్టాయనుకో, ఆ స్థితి పేరే సత్తా సామాన్యం. 4, దీనినే మరొక రకంగా చెప్పవచ్చు. లోక జీవులందరికీ దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయి. సాధకుడు 1, గట్టిగా ప్రయత్నం చేసి సద్భావన చేస్తే అప్పుడవి ఆత్మస్వరూపంగా కనిపిస్తాయి. అలా ఏ ప్రయత్నమూ లేకుండా, ఏ భావన లేకుండా సహజంగానే దృశ్య పదార్థాలన్నీ ద్రష్ట యొక్క ఆత్మస్వరూపంలో లయించిపోయి ఆత్మస్వరూపంగా కనిపించటమే సత్తా సామాన్యం. రామ, ఈ రకమైన సత్తా సామాన్య దృష్టి యోగ భూమికలలోని 5-6 భూమికలలో ఉన్న సాధకుడికి సమాధి దశలో ఉన్నప్పుడు అందుతూ ఉంటుంది. సప్తమ భూమికలో చేరినవాడికి సమాధితో పనిలేదు. మామూలు దశలో కూడా ఇది అందుతుంది. రామ, ఇలాంటి స్థితి ఉందో లేదో అని సందేహించవలసిన పని లేదు. మాబోటి వాళ్లమంతా ఆ స్థితిలో ఉన్నవాళ్లమే. నారదాది మహర్షులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు ఇలాంటి స్థితిలో ఉన్నవారే. ఈ స్థితినే ఉద్దాలకుడు అందుకున్నాడు. శరీరానికి ఉన్న ప్రారబ్ధం తీరేవరకు ఆ స్థితిలోనే ఉండిపోయాడు. రామ, ఇక నీకు ఆ మహర్షి శరీరాన్ని చాలించి విదేహ కైవల్యాన్ని పొందిన విధానాన్ని కూడా చెబుతాను, విను. ఉద్దాలక మహర్షి 6వ భూమికలోంచి 7వ భూమికలోకి ప్రవేశించాక చాలా కాలం అలానే ఉండిపోయాడు. ఆ శరీరానికి జీవించే ప్రారబ్ధం తీరిపోయే సమయం వచ్చేసరికి ఇక ఈ దేహం కైవల్యంలోకి వెళ్లిపోవాలి అనే సంకల్పం ఆయనకు వచ్చింది. ఆ మనస్సుకు యోగ ప్రక్రియలు అప్పటికే బాగా అభ్యాసమై ఆయసర్వు 72 ఉన్నాయి గనుక శరీర త్యాగానికి అనుకూలమైన యోగ ప్రక్రియ వెంటనే ప్రారంభమైపోయింది. ఆయన పద్మాసనంలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని గుదద్వారాన్ని మూసి అపాన వాయువును పైకి లాగాడు. ఆ తరువాత మిగిలిన 8 ప్రాణద్వారాలను కూడా నిరోధించి ఇంద్రియ వృత్తులన్నింటినీ హృదయ స్థానంలోకి చేర్చాడు. వెన్నును మెడను తలను సమాన స్థితిలో నిటారుగా నిలబెట్టి హృదయ స్థానంలో చేరిన ఇంద్రియ వృత్తులను వృత్తులుగా కాకుండా బ్రహ్మస్వరూపంగా చూడటం మొదలుపెట్టాడు. అలా చూస్తూనే తలను కొంచెం పైకెత్తి నాలుకను వెనక్కు మడిచి దాన్ని మెల్లిగా లంబికా స్థానానికి చేర్చాడు. ఆ సమయంలో మనస్సుని ఇటూ అటూ పోకుండా నిలబెట్టి పరిశుద్ధ చిన్మాత్రం మీద లగ్నం చేశాడు. అప్పటిదాకా ఈ లంబికాయుగ ప్రక్రియలోని క్లేశానికి కొద్దిగా జంకుతున్న మనస్సు లంబికానుసంధానం ద్వారా లభించిన మహానందానికి పులకించిపోయింది. ఆ సమయంలో ఆయన మనస్సు చిన్మాత్ర భావన చేస్తోంది కనుక అది అప్పటికే చిత్స్వరూప స్థితిని అందుకొని ఉంది. ఇప్పుడు ఈ ఆనంద మహాప్రవాహంచేత ఆ చిత్స్వరూప స్థితి నుంచి సత్తా సామాన్య స్థితిని ఆయన అప్రయత్నంగా అందుకున్నాడు. రామ, ఇక్కడ కొంచెం గమనించు. ఈ యోగ ప్రక్రియలో ఒక రహస్యం ఉంది. ఎంత సమర్థుడైన సాధకుడికైనా చిత్త నిరోధమన్నది ఒక క్లేశమే. ఆ క్లేశం ఉంటుంది గనుక సందు దొరికితే చాలు, బయటికి పారిపోదామని చూస్తూ ఉంటుంది మనస్సు. కాని యోగానందాన్ని అందుకోగలిగితే ఆ మనస్సు ఇక వెనక్కి రమ్మన్నరాదు. ఎందుకంటే యోగానందం అనేది లోకంలోని ఇతర ఆనందాల కంటే ఎన్నో ఎన్నో రెట్లు పెద్దది. దాన్ని అందుకున్న మనస్సు బెల్లాన్ని ముట్టుకున్న చీమలాగా అయిపోతుంది. ఆ చీమను వేలు పెట్టి తోసినా కదలదు. దీనినే గూఢ పిపీలిక న్యాయము అంటారు. బెల్లము చీమ సామెత అన్నమాట. ఈ స్థితికి చేరిన మనస్సు స్వస్వరూపాన్ని పూర్తిగా కోల్పోయి ముందు చిత్సామాన్య స్థితికి చేరుతుంది. ఆ స్థితిలో తన యొక్క అస్తిత్వాన్ని గురించిన స్ఫురణ రేఖ మాత్రంగా ఉంటుంది. ఆ స్థితి మరింత గట్టిపడితే ఆ స్ఫూర్తి గూడా లయించిపోతుంది. ఆ స్థితి పేరే సత్తా సామాన్య స్థితి. రామ, ఇందాక ఉద్దారకుడు చిత్సామాన్య స్థితి నుంచి సత్తా సామాన్య స్థితికి చేరుకున్నాడని చెప్పాను. ఆ మాటకు వివరణ ఇదే. ఇక ఈ దశా పరిణామ ప్రక్రియలో శరీర పరిణామం ఎట్లా ఉంటుందో చెబుతా విను. ఎప్పుడైతే ఉద్దాలకుడికి యోగానందం అంది, మనస్సు పులకించిందో, అప్పుడు దానితో పాటే అతని శరీరం మీద వెంట్రుకలు ఆనందంతో నిక్కపొడుచుకున్నాయి. ఆయన చిత్సామాన్య స్థితి దగ్గర్నుంచి సత్తా సామాన్య స్థితి వైపుకు జరుగుతున్న కొద్దీ లోపల ఉండే ఆనంద స్ఫూర్తి కూడా తగ్గి ఒంటిమీద ఉండే పులకాంకురాలు కూడా తగ్గాయి. ఇదే సమయంలో ఆ శరీరం నిలబడి ఉండటానికి మూలమైన ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో, దాన్ని అనుభవించటానికి హేతువైన అజ్ఞానశేషం ఏదైతే ఉందో, అది కరిగిపోవటం మొదలుపెట్టింది. అది కరుగుతున్న కొద్దీ వేడి నీళ్లలో వేడి తగ్గినట్లుగా క్రమక్రమంగా ఆయన ప్రాణాలు ఉపశమించిపోవటం ప్రారంభించాయి. శేషించిన అజ్ఞానం పూర్తిగా కరిగిపోయేసరికి ఆ ప్రాణాలు పూర్తిగా శమించి బ్రహ్మానంద స్వరూపంలో లయించిపోయాయి. ఆ శరీరం మాత్రం అలాగే ఉండిపోయింది. 6 నెలలు అయ్యేసరికి ఆ శరీరం పూర్తిగా ఎండిపోయి చర్మ మాంసాదులు గాలిలో కలిసిపోయి అస్థపంజరం మాత్రం మిగిలి ఆ పర్వతదేవత దాచుకున్న వీణలాగా కనిపించింది. ఆయసర్వు 73 ఇలా ఉండగా ఒకరోజున పార్వతీదేవి, బ్రాహ్మి, మహేశ్వరి ఇత్యాది సప్తమాతృకలను వెంట పెట్టుకుని పర్వత విహారానికి వచ్చింది. ఈ కొండవీణ వాళ్ల కంటపడ్డది. వారిలో చాముండిమాత ఈ అస్థిపంజరాన్ని చూసేసరికి ఎగిరి గంతేసింది. ఆ తల్లి ఉద్దాలకుడి అస్థిపంజరాన్ని తీసుకొని తన కరిటల్లో పూలమాలగా అలంకరించేసుకుంది. చూసావా రామ, బ్రహ్మజ్ఞాన సిద్ధికి పూర్వరంగంలో ఆశ్రయభూతంగా ఉన్న అపాడు భౌమికలే అంతటి మహోన్నత పవిత్ర స్థానానికి చేరాయి అంటే ఇక అపరబ్రహ్మస్థితి ఎంత సమున్నతమైనదో ఎవరు చెప్పగలరు? ఇక్కడితో ఉద్దాలకుడి కథ పూర్తయింది. ఈ కథలో వేరే పాత్రలు లేనేలేవు. మధ్యలో వచ్చిన గంధర్వాంగనలు తప్ప అసలు ఇది కథ కాదు. కేవలం జ్ఞానయోగ సాధనతో యోగ పరమావధికి చేరుకునేటప్పుడు సాధకుడు అనుభవించే మెట్లన్నీ వరుసగా చూపించుకుంటూ రావటం కోసం ఉద్దాలకుడు అనే పేరు అడ్డం పెట్టుకున్నారు. అంతే చేత మహాభారతంలో ఆదిపర్వంలో ఒక ఉద్దాలకుడి ప్రసక్తి వచ్చింది. ఆయన గురువు యొక్క ఆజ్ఞ తన శరీరాన్నే చెరువుగట్టు మట్టిలో పాతేసుకుని మళ్లీ గురువుగారి పిలుపుతోనే ఆ మట్టిని చీల్చుకుని బయటకు వచ్చాడు అని, అందుకనే ఆయనకు ఉద్దాలకుడు అనే పేరు వచ్చిందని అక్కడ ఉంది. అయితే ఆ ఉద్దాలకుడు ఈ ఉద్దాలకుడు ఒకరే అవునో కాదో తెలియదు. కాని ఇక్కడి ఉద్దాలకుడు మాత్రం తన చుట్టూ పేర్కొన్న అజ్ఞానపు మట్టిని చీల్చుకొని పైకి వచ్చాడు. ఆ దృష్టితో చూస్తే ఈ పేరు ఇక్కడ సముచితంగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ కథలో వేరే సంకేతార్థాలు కనిపించటం లేదు కనుక ఈ నామార్థ విచారణతో పెద్ద ప్రయోజనం లేదనిపిస్తోంది. అందుకనే శ్రీరాముడు కూడా ఈ కథ విన్నాక వేరే సందేహాలు అడగకుండా వశిష్ఠుడు ప్రసంగవశాన చెప్పిన ఒక చిన్న మాటను పట్టుకొని ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు.